156 కలాలప సం షా కలాలప కళాహ చతుహషష్టి కళాహ లాలపో వ్యావహారిక శబ్ద యస్యాహ సా తథా వేదస స్త్రవ వాణి యస్యాహ సా పరదేవత ఇతి వచనాత్ కలహ అవ్యక్త మధురః సప్రయోజనః ఆలపః సంలపో యస్యాహ నేతి నా తథా అన్యక్తా భారతీ తథా ఇతి మహాపురుష సాముద్రికంచనాత్ ఓం కళాలాపాయే నమః 238 లలితా త్రిశతి భాష్య ఆం వి చతుహస్తి కళలు వ్యావహారిక శబ్దములు గాట గలదిగాన పరమేశ్వరికి కళాలాపాయను నామమర్థవంతము. వేదశాస్త్రమేమైన వాణి గలది పరదేవత అయ్యని అభియుక్త పచనము అవ్యక్తమధురము ప్రయోజన సహితమునైన సంలాపము గలదగుటంజేసి దేవి కళాలాపాయని సంకీర్తితురాలగుచున్నది. అవ్యక్తమధురమైన వాణి కలిగియుండుట ఉత్తమ స్త్రీ లక్షణమని సాముద్రిక శాస్త్రవచనము.